కృష్ణ యజుర్వేదాంతర్గత 1 అమృతనాథోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. అమృతనాథోపనిషత్ ప్రతిపాద్యం పరాక్షరం. త్రైపదానంద సామ్రాజ్యం హృది మే భాతు సంతతం. శ్లోక అమృతనాథోపనిషత్ ప్రతిపాద్యం పరాక్షరం. త్రైపదానంద సామ్రాజ్యం హృది మే భాతు సర్వదా. అమృతనాథోపనిషత్చే ప్రతిపాదించబడుచున్న పరాక్షరము త్రైపదానంద సామ్రాజ్యము నా హృదయమునందు సదాభాసించునుగాక. శాస్త్రాణ్యధీత్య మేధావి అభ్యస్య చ పునః పునః పరమం బ్రహ్మ విజ్ఞాయ ఉల్కావత్తాన్యథోత్సరుజేత్. 1 ఓం. శాస్త్రాణి అధీత్య మేధావి అభ్యస్య చ పునః పునః పరమం బ్రహ్మ విజ్ఞాయ ఉల్కావత్ తత్ అన్యథో విత్సృజేత్. ఓంకార స్వరూపమగు పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాము. తెలివైన వాడెవడు మానవజన్మ అనే మహత్తరమైన అవకాశమును వృధా చేసుకోడు. ఆత్మతత్వమును ప్రతిపాదిస్తున్న శాస్త్రములను పునః పునః మరల మరల అధ్యయనం చేయాలి. వాటియందలి పరబ్రహ్మతత్వసారమును గ్రహించాలి. వంట చేసుకున్న తరువాత మండుచున్న కట్టెలను ఆవల ప్రవేశి పచనమైన ఆహారం స్వీకరిస్తున్నట్లుగా శాస్త్రములలోని తదితరమైన విశేషాలు వదిలివేయాలి. పచనమైన మధుర పదార్థము యొక్క రుచివలే ఆత్మానందమును ఆస్వాదించాలి. ఓంకారం రథమారుహ్య విష్ణుం కృత్వాథ సారథిన్ బ్రహ్మలోక పదాన్వేషి రుద్రారాధన్ తత్పర. 2 ఓంకార రథం ఆరుహ్య విష్ణుం కృత్వా అథ సారథిం బ్రహ్మలోకపద అన్వేషి రుద్ర ఆరాధన తత్పర. జాగృత్ స్వప్న సుషుప్తులకు ఆవల వాటికి కేవల సాక్షి అయినట్టి ఓం సంజారూప పరతత్వమే మన రథము. సర్వాంతర్యామి సర్వగతుడు అగు విష్ణుదేవుడు విష్ణుత్వమే మన రథసారథి. సర్వము బ్రహ్మముగా సందర్శించగల బ్రహ్మలోకపదమే మన అన్వేషణ. రుద్రోపాసనయే మన ఆరాధన తత్పరత్వము. శివోహం శివోహం తావద్రథేన గంతవ్యం యావద్రథపథి స్థితః స్థిత్వా రథపథస్థానం రథముత్సృజ్య గచ్చతి. 3 తావత్ రథేన గంతవ్యం యావత్ రథపథి స్థితః స్థాతా రథపతి స్థానం రథం ఉత్సృజ్య గచ్చతి. బ్రహ్మజ్ఞాన పాఠ్యాంశాలచే బుద్ధి నిర్మలమయ్యేంతవరకు ఎంతెంతవరకు రథమార్గము ఓంకారోపాసన తీసుకువెళుతోందో అంతవరకు ఉపాసనాపరుడై ప్రయాణించాలి. ఒక ప్రయాణికుడు లక్ష్యమైనట్టి ప్రదేశము చేరగానే వాహనమునను వదలి ఆ చోటు చేరుతాడు కదా. రథమార్గము ఉన్నంతవరకు రథమార్గంలో పోయి ఆపై ఆ రథమును వదలి బ్రహ్మలోకములో ప్రవేశించాలి. జస్ట్ లైక్ పార్కింగ్ ద వెహికల్ అసైడ్ అండ్ ఎంటరింగ్ ద జోన్ ఆఫ్ సెల్ఫ్. మాత్రాలింగపదం త్యక్త్వా శబ్దవ్యంజనవర్జితం అస్వరేణ మకారేణ పదం సూక్ష్మం చ గచ్చతి. 4 మాత్రాలింగపదం త్యక్త్వా శబ్దవ్యంజనవర్జితం అస్వరేణ మకారేణ పదం సూక్ష్మం హి గచ్చతి. ఈ భౌతిక ప్రపంచంలో అనుభవానికి వస్తున్న శబ్దస్పర్శరుపరస్గంధ పంచాతన్మాత్రలను స్త్రీపురుషజాతి ఇత్యాది భేదములను శబ్దభేదములుగా చెప్పబడేవి వినిపిస్తున్నవి ఇవన్నీ త్యజించి అత్యంత సూక్ష్మదృష్టితో సత్యవస్తువును వెతకాలి. ఆ బ్రహ్మపదమువైపుగా ప్రయాణించాలి. ఇక్కడి రూపనమ శబ్దాది విషయాలను చూచి మనస్సు చెదరకుండా జాగ్రత్తపడాలి. శబ్దాది విషయాః పంచ మనశ్చేవతి జలం చింతేదాత్మనో రస్మిన్ ప్రత్యాహార స ఉచ్యతే. 5 ఐదు శబ్దాది విషయాన్ పంచ మనశ్చ ఏవ అతి చంచలం. చింతయేత్ ఆత్మనో రస్మీన్ ప్రత్యాహారః స ఉచ్యతే. జగత్ విషయచింతనను వదలి మనస్సు తేజోమయమగు ఆత్మతేజస్సు ఆత్మచైతన్యము గురించి మాత్రమే చింతన చేయటమునే అష్టాంగ యోగాలలో ఒకటైనట్టి ప్రత్యాహారముగా చెప్పబడుతోంది. ప్రత్యాహారస్తథా ధ్యానం ప్రాణాయామోథ ధారణ. తర్కశ్చేవ సమాధిశ్చ షడంగో యోగ ఉచ్యతే. ఆరు ఆరు ప్రత్యాహారః తథా ధ్యానం ప్రాణాయామో అథ ధారణ. తర్కశ్చ ఏవ సమాధిశ్చ షట్ ఆరు అంగో యోగ ఉచ్యతే. ఒకటి ప్రత్యాహారము, రెండు ధ్యానము, మూడు ప్రాణాయామము, నాలుగు ధారణ, ఐదు తర్కము, నిత్యానిత్య వివేకముతో కూడిన విచారణ, ఆరు సమాధి. ఈ ఆరు కూడా యోగము యొక్క అంగములుగా చెప్పబడుచున్నాయి. యథా పర్వతధాతూనాం దహ్యంతే ధమనాన్మలాహ, తథేంద్రియకృతా దోషా దహ్యంతే ప్రాణనిగ్రహాత్. ఏడు ఏడు యథా పర్వతధాతూనా దహ్యంతే ధమనాన్ మలాహ తథా ఇంద్రియకృతా దోషాన్ దహ్యంతే ప్రాణధారణాత్. ఏ విధంగా అయితే పర్వత ప్రదేశాలలో లభించే ఖనిజ ధాతువులను కొలిమిలో కాల్చి మలినములను తొలగిస్తామో, ఆ విధంగానే ఇంద్రియములను ఉపయోగిస్తున్నప్పుడు మనస్సును అంటుచున్న సంబంధ అబాంధవ్య సంగతి అభిప్రాయవేశ మొదలైన దోషములను ప్రాణయోగధారణతో తొలగించుకోవాలి. ప్రాణాయామైర్దహేద్దోషాంధారణాభిశ్చ కిల్బిషం. ప్రత్యాహారేణ సంసర్గా ధ్యానేనాని స్వరాన్గుణాన్ ఎనిమిది ఎనిమిది ప్రాణాయామై హ దహేత్ దోషాన్ ధారణాభిశ్చ కిల్బిషం. ప్రత్యాహారేణ సంసర్గాన్ ధ్యానేన అనీశ్వరాన్గుణాన్. ఈ విధంగా ప్రాణమాయ సాధన ద్వారా మనోదోషాలు తొలగించుకుంటూ ధారణచే మనస్సు యొక్క పాపదృష్టులను వదిలించుకుంటూ రావాలి. ప్రత్యాహారము సహాయంతో దృశ్య విషములతో సంసర్గత రిలేటెడ్నెస్ ను జయించాలి. ధ్యానము సహాయంతో అహంకారం, దర్పం, క్రోధం ఇత్యాది అనీశ్వర్యాసురి గుణములను మొదలంట్లా తొలగించుకోవాలి. కిల్బిషం హి క్షయం నీత్వా రుచిరం చైవ చింతయేత్ తొమ్మిది తొమ్మిది కిల్బిషం హి క్షయం నీత్వా రుచిరం చైవ చింతయేత్. ఈ విధంగా దోషదృష్టులను దోషభావములను క్షయింపజేసుకుంటూ మధురాతమధురమగు పరమాత్మతత్వమును చింతన చేయటం వృద్ధి చేసుకోవాలి. రుచిరం రేచకం చైవ వాయురాకర్షణం తథ ప్రాణాయామస్త్రయ ప్రోక్త రేచపురక కుంభకాః పది పది రుచిరం రేచకం చైవ వాయోః ఆకర్షణం తథ ప్రాణాయామాః త్రయః ప్రోక్త రేచకపూరక కుంభక. ఒకటి కుంభకము, రెండు రేచకము, మూడు పూరకము అను రీతిగా ప్రాణశక్త్యుపాసన రూపమగు ప్రాణాయామము మూడు విధాలుగా చెప్పబడుతోంది. అవి రుచిరగము, రేచకము, వాయు ఆకర్షణము రూపంగా ఉంటున్నాయి. సవ్యాహృతిం సప్రణవాం గాయత్రీం శిరసా సహ త్రేహ పఠేదాయత ప్రాణః ప్రాణాయామః స ఉచ్యతే. పదకొండు పదకొండు సవ్యాహృతిం సప్రణవా గాయత్రీం శిరసా సహ త్రేహ పఠేత్ ఆయత ప్రాణః ప్రాణాయామః స ఉచ్యతే. ఒకటి వ్యాహృతి ప్రణా ప్లెస్మెంట్, రెండు ఓం అను ప్రణవము, మూడు గాయత్రీ మహామంత్రము అనే శిరస్సు మూడు సార్లు పఠించటం. ఈ మూడు కలిపి త్రిపఠన ప్రాణ ఉపాసనను ప్రాణాయామము అని పిలుస్తున్నారు. ఉక్షిప్య వాయుమాకాశం శూన్యం కృత్వా నిరాత్మకం శూన్యభావేన యుంజియాద్రేచకస్యేతి లక్షణం. పన్నెండు పన్నెండు ఉతిప్య ఉత్క్షిప్య వాయుం ఆకాశం శూన్యం కృత్వా నిరాత్మకం శూన్యభావే నియంజీయత్. రేచకస్య ఇతి లక్షణం. రేచకము శ్వాసకోశములోని వాయువును బాగుగా బయటకు వదలి నిరాత్మకమగు నిర్విషయస్వరూపమగు శూన్యాకాశములో లయింపజేసి నిర్విషయ శూన్యభావనను యోగసాధనగా నిర్వర్తించటమును రేచకము అను ప్రాణాయామ విభాగము యొక్క ముఖ్య లక్షణముగా చెప్పబడుతోంది. వక్త్రేణోత్పలనాలేన తోయమాకర్షయన్నర ఏవం వాయుర్గ్రహీతవ్య పూరకస్యేతి లక్షణం. పదమూడు వక్త్రేణ ఉత్పలనాలేన తోయం ఆకర్షయేత్ నరః ఏవం వాయుః గృహీతవ్యః పూరకస్య ఇతి లక్షణం. పూరకము తామరకాడ ద్వారా నీరు పీల్చుతామే. ఆ రీతిగా శ్వాసవాయువును లోపలికి పీల్చి యోగమును అభ్యసించటమును పూరకము యొక్క లక్షణముగా అభివర్ణించుచున్నారు. నోచ్వసెన్న చ నిశ్వాసేత్ గాత్రాణి నైవ చాలయేత్. ఏవం భావం నేంజియాత్ కుంభకస్యేతి లక్షణం. పద్నాలుగు నచ ఉచ్యసేత్ నచ నిశ్వాసయః నైవ గాత్రాణి చాలయేత్. ఏవం భావే నియంజియాత్ కుంభకస్య ఇతి లక్షణం. కుంభకము ఇక కుంభకము యొక్క లక్షణము ఏమంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను నిలిపి ఉంచి దేహమును కదలకుండా అట్టేబెట్టి పరస్వరూపమగు నిర్విషయ నిరాకాశ శూన్యరూపమగు నిర్మల భావనను అవధరించటము. అంధవత్పస్య రూపాణి శబ్దం బధిరవత్ శృణు. కాష్టవత్పస్య తే దేహం ప్రశాంతస్యతి లక్షణం. పదిహేను అంధవత్పస్య రూపాణి శబ్దం బధిరవత్ శృణు. కాష్టవత్పస్య వై దేహం ప్రశాంతస్య ఇతి లక్షణం. ప్రశాంతుని లక్షణము మనస్సును ప్రశాంతస్థితికి తీసుకువస్తూ ఉండాలి. ప్రశాంతస్థితి అనగా నామరూపాత్మకమైన దృశ్య విషయములను గ్రుడ్డివాడివలె చూస్తూ ఉండటం. కళ్లకు కనబడుచూ ఉన్నప్పటికీ ఏమాత్రము కించిత్ కూడా లేనివిగా చూస్తూ ఉండటము. శబ్దములను చెవిటి వానివలే వింటూ ఉండటం. చెవులకు వినబడుచున్నప్పటికీ ఏమాత్రము వినబడని నిశ్శబ్దము ఆస్వాదించటము. ఈ శరీరమును తదితర శరీరములను జడమగు కొయ్యలవలే భావించటము. ఇవి శాంతమనస్కుని లక్షణములు. మనః సంకల్పకం ధ్యాత్వా సంక్షిప్యాత్మని బుద్ధిమాన్ ధారయిత్వా తథాత్మానం ధారణా పరికీర్తిత. పదహారు మనః సంకల్పకం ధ్యాత్వా సంక్షిప్య ఆత్మని బుద్ధిమాన్ ధారయిత్వా తథా ఆత్మానం ధారణా పరికీర్తిత. ధారణ మనస్సు సంకల్పక రూపము. అట్టి సంకల్పరూప మనస్సు యొక్క ధ్యాసను ధ్యాస సహాయంతో గమనిస్తూ ఆ మనస్సును బుద్ధిమంతుడు ఆత్మయందు స్థాపించుచున్నాడు. భేదములను మనస్సుతో అధిగమించి సర్వము ఆత్మగా గాంచటమునే ఆత్మయందు మనస్సును స్థాపించటముగా చెప్పబడుతోంది. ఆత్మయందు మనస్సును నిలపటమును ధారణ అనే పేరుతో చెప్పుచున్నారు. మనస్సును కూడా ఆత్మకు అభిన్నంగా చూడటమే ఆత్మయందు నిలపటం. ఆలోచనలు త్యజించినప్పటికీ కేవల మనస్సు ఆత్మస్వరూపమే. కనబడేదంతా ఆత్మయే అనునదే ధారణ. ఆగమస్యా విరోధేన ఊహనం తర్క ఉచ్యతే. సమం మన్యత యం లబ్ధ్వా స సమాధ్యః ప్రకీర్తితః. పదిహేడు ఆగమస్యా విరోధేన ఊహనం తర్క ఉచ్యతే సమం మన్యత యల్లబ్ధ్వా స సమాధ్యః పరికీర్తితః. తర్కము వేద ప్రవచనములకు వేదమహావాక్యములకు సానుకూలమైన రీతిగా అవగాహనోహానుభూతులను వృద్ధి చేసుకోవటమునే తర్కము అని అంటున్నారు. సమాధి దేనిని పొందిన తరువాత అయితే సర్వము సర్వే సర్వత్రా సర్వదా బ్రహ్మము మాత్రమేగా అను సర్వసమత్వము అనుభూతమవుతుందో అయ్యది ఏ సమాధి. భూమిభాగే సమే రమ్యే సర్వదోష వివర్జితే కృత్వా మనోమయీం రక్షాం జప్త్వా చైవాథ మండలే. 18 భూమో దర్భాసనే రమ్యే సర్వదోష వివర్జితే కృత్వా మనోమయీం రక్షాం జప్త్వా వై రథమండలే. జపము అట్టి ధారణ సమాధిల అభ్యాసము కొరకై రమ్యము పరిశుద్ధము అగు స్థానములో భూమిపై దర్భలతో పరచిన ఆసనమును పరుచుకోవాలి. రథమండలముపై ఆసీనుడై మంత్రమూర్తిని మనస్సుతో ఉపాసిస్తూ మంత్రమును జపించాలి. పద్ముఖం స్వస్తికం వాపి భద్రాసనమథాపి వా బద్ధ్వా యోగాసనం సమ్యగుత్తరాభిముఖ స్థిత. 19 పద్ముఖం స్వస్తికం వాపి భద్రాసనం అథాపి వా బద్ధ్వా సుఖాసనం సమ్యక్ ఉత్తరాభిముఖ స్థిత. ఆసనం పద్ముఖాసనంగాని స్వస్తికాసనంగాని భద్రాసనముగాని మరి ఏదైనా సాధకుని యొక్క సుఖమైన యోగాసనం వైచుకుని ఉత్తర దిక్కుకు అభిముఖంగా కూర్చోవాలి. కూర్చుని ధ్యానమును ఇక ప్రారంభించాలి. నాసికాపుట మంగుల్యా పిధాయకేన మారుతం ఆకృష్య ధారే దగ్నిం సద్దమేవాభిచింతయేత్. 20 నాసికాపుటం అంగుళ్యా పిధాయ ఏకేన మారుతం ఆకృష్య ధారయేత్ అగ్నిం సబ్దమేవ విచింతయేత్. ఒక ముక్కు పుటమును బొటనవ్రేలుతో నొక్కిపట్టి రెండవ ముక్కు పుటముతో గాలినీలోనికి నెమ్మది నెమ్మదిగా పీల్చి అగ్ని యొక్క తేజస్సును ధారణ చేస్తూ ప్రణవము ఓం నుగాని గాయత్రి మంత్రమునుగాని పంచాక్షరి షోడశాక్షరి ఇత్యాది ఇష్టదైవ శబ్దబ్రహ్మమును మనస్సుతో అశబ్దరూపంగా శబ్దీకరించుకోవాలి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఓమిత్యేకేన రేచేత్. దివ్యమంత్రేణ బహుశః కుర్యాదాత్మమలచ్యతిం. 21 ఓం ఇతి ఏకమక్షరం బ్రహ్మ ఓమిత్యేతేన రేచేత్. దివ్యమంత్రేణ బహుధా కుర్యాత్ అమల ముక్తయే. ఏకమూత్ అక్షరము పరబ్రహ్మము యొక్క సంజయగు ఓంకారముతో రేచకమును గాలి బహిర్గతం చేసి నిలుపు ధ్యానమును అభ్యసించాలి. ఈ విధంగా 20-21 లలో చెప్పుచున్న విధంగా అనేక మార్లు దివ్యమంత్రమును రేచకపూరక ప్రాణాయామ విధిగా మననం చేస్తూ మనస్సులోని మలినమంతా తొలగే వరకు కొనసాగించాలి. పశ్చాధ్యాయిత పూర్వోక్తక్రమసు మంత్రవిద్బుధః స్థూలాతిస్థూలమాత్రాయం నాభేరుద్ధ్వర్పక్రమ. 22 పశ్చాధ్యాయిత పూర్వోక్తక్రమసు మంత్రవిద్బుధః స్థూలాది స్థూల సూక్ష్మంచ నాభేః ఊర్ధ్వం ఉపక్రమః. తరువాత శబ్దబ్రహ్మమును ఉపాసించు విజ్యుడు పైన చెప్పిన విధంగా నాభి బొడ్డు యొక్కపై ఊర్ధ్వ భాగము నుండి ధ్యాసను ప్రారంభించి స్థూలాతి స్థూల సూక్ష్మాతి సూక్ష్మమగు ఆత్మోపాసన కొనసాగించాలి. తిర్యగుర్ధ్వమధో దృష్టిం విహాయ చ మహామత్యః స్థిరస్థాయి వినిష్కంపః సదా యోగం సమభ్యసేత్. 23 తిర్యకూర్ధ్వమధో దృష్టిం విహాయ చ మహామత్యః స్థిరస్థాయి వినిష్కంపః సదా యోగం సమభ్యసేత్. సాధకుడు మహామతి అయి అడ్డముగా నిలువుగా క్రిందికిగా ప్రసరిస్తున్న ధ్యాసలను దృష్టులను వదలి స్థిరమైన కంపనములు లేనట్టి దేహ నిశ్చలతతో కదలని నిశ్చల దేహధారణతో నిత్యము యోగాభ్యాసము చేస్తూ ఉండాలి. తాళమాత్రావినిష్కంపో ధారణాయోజనం తథ ద్వాదశమాత్రో యోగస్థు కాలతో నియమ స్మృతః. 24 నాళమాత్ర వినిష్కంపో ధారణాయోజనం తథ ద్వాదశమాత్రో 12 యోగస్థు కాలతో నియమ స్మృతః. చలించని కంఠనాళముతో ధారణను అభ్యసిస్తూ ఉండాలి. ఈ విధంగా అభ్యాసకాలము పెంచుకుంటూ 12 మాత్రల వరకు వాయునిరోధక కాలమును యోగాభ్యాసము ద్వారా పెంచుకుంటూ పోవాలి. అఘోషమవ్యంజనమ స్వరం చ అకంఠతాల్వోష్ఠమనాసికం చ అరిఫజతముభయోష్మవర్జితం యదక్షరం నక్షరతే కదాచిత్. 25 అఘోషం అవ్యంజనం అస్వరం చ యత్ తాలు దంతోష్ఠం అనాసికం చ యత్ అరిఫజాతం ఉభయోః ఊష్మవర్జితం యత్ అక్షరం నక్షరతే కథంచిత్. ఉపాస్య వస్తువగు అక్షరపరబ్రహ్మము ఎట్టిదో జ్ఞాపకం పెట్టుకునియే యోగాభ్యాసానికి ఉపక్రమించటం నిర్వర్తించటం చేయాలి. ఆ అక్షర పరబ్రహ్మము శబ్దరహితమైనది, ఎటువంటి విషయ వ్యవహారములకు సంబంధం లేనిది, స్వరరహితమైనది. తాలు కొండనాలుక దంత పెదవులు ముక్కు స్థాన పరిమితమైనది కాదు. రేఫము ఉచ్ఛ్వాస నిశ్వాస రూపం కాదు. అట్టి అక్షర మధుర బ్రహ్మరూపమగు ఆత్మయే ఉపాసనా విషయమై మననము చేయబడాలి. ఏనాసో పశ్యతే మార్గం ప్రాణస్థేన హి గచ్చతి అతస్తమభ్యసే నిత్యం సన్మార్గమనాయ వై. 26 ఏనా అసౌ గచ్చతే మార్గం ప్రాణః తేన అభిగచ్చతి అతః తమ్ అభ్యసేత్ నిత్యం యత్ మార్గ గమనాయ వై. ప్రాణము ఇష్టరూపంగా ఎటు వెళ్ళితే జీవాత్మ కూడా అటే వెళ్ళగలదు. అందుచేత ప్రాణాయామ మార్గము సర్వాత్మకమగు సత్యవస్తువు వైపుగా అయి ఉండుగాక. అప్పుడు ఈ జీవాత్మ పరమాత్మయే అగుచున్నాడు. హృద్వారం వాయుద్వారం చ మూర్ధద్వారమతః పరం మోక్షద్వారం బిలం చైవ సుశిరం మండలం విదుహ. 27 హృద్వారం వాయుద్వారం చ మూర్ధని ద్వారం అథా పరం మోక్షద్వారం బిలం చ ఏవ సుశిరగుం మండలం విదుహ. హృదయద్వారము ప్రాణాయమాదులచే గమనించబడే వాయుద్వారము. సహస్రార ప్రారంభస్థానములో నుదురులో అనుభూతమయ్యే బ్రహ్మద్వారము ఇవన్నీ కూడా మోక్షద్వారమగు సుశర్గద్వారములే అనే అవగాహనతో యోగాభ్యాసము నిర్వర్తించబడుగాక. ఈ ప్రాణయోగ సాధన నాకు మోక్షము ప్రసాదించగలదు అనే నమ్మికతో సాధన కొనసాగాలి. సాధనపై శాస్త్రముపై గురువుపై తనపై గురి ఉండాలి సుమ. ఇదంతా వృధాయమో అనే శంకను దరిజేరనీయరాదు. భయం క్రోధంథాలస్యమతి స్వప్నాతి జాగరం అత్యాహరమనాహరం నిత్యం యోగి వివర్జయేత్. 28 భయం క్రోధం అథ ఆలస్యం అతిస్వప్న అతి జాగరం అత్యాహారం అనాహారం నిత్యం యోగి వివర్జయేత్. ప్రాణయోగ సాధన చేస్తూ ఉండగా ఆ యోగాభ్యాసికి బద్ధకమే ముఖ్య శత్రువు. 1 భయము 2 క్రోధము 3 కోపము 3 బద్ధకము 4 అతినిద్ర 5 అతిమెళుకువ 6 అధికంగా ఆహారం 7 అల్పంగా ఆహారం. ఇటువంటివి యోగి వదలినవాడే ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ యోగాభ్యాసానికి నిరోధకములు కాగలవు. అనేన విధినా సమ్యన్నిత్యమభ్యసత క్రమాత్ స్వయముత్పద్యతే జ్ఞానం త్రిభిర్మాసైర్న సంశేహ. 29 అనేన విధినా సమ్యక్ నిత్యం అభ్యస్యతే క్రమాత్ స్వయం ఉత్పద్యతే జ్ఞానం త్రిభ్యః మాసయః అత్ర న సంశేహ. ఈ విధంగా ఒక విధి విధానంగా విత్ అ రెగ్యులారిటీ అండ్ డిసిప్లిన్ ఒక క్రమమైన రీతిగా ఏ యోగ సాధకుడైతే రేచక కుంభక పూరక ప్రాణాయామాభ్యాసాలను నిర్వర్తిస్తాడో అట్టివాని హృదయంలో 3 నెలల కాలంలో ఆత్మసంబంధమైన జ్ఞానము అనే వెలుగు స్వయముగా వెళ్ళివిరియగలదు. ఇందులో సందేహమే లేదు. చతుర్భ్యః పశ్యతే దేవాన్ పంచభిస్తుల్య విక్రమ. ఇచ్చేయప్నోతి కైవల్యం షష్ఠే మాసి న సంశేహ ముప్పే ముప్పే చతుర్భ్యః పశ్యతే దేవాన్ పంచభ్యః వితతక్రమాన్ ఇచ్ఛయ ఆప్నోతి కైవల్యం షష్ఠే మాసి న సంశయం. అట్టి ప్రాణాయామ సాధనను విధిగాను అనునిత్యముగాను 4 నెలల కాలం యోగ సాధన చేస్తే దేవతాదర్శనము కాగలదు. 5 నెలల పాటు నిర్వర్తిస్తే నిత్యానిత్య వివేకము రూపుదిద్దుకొనగలదు. ఇష్టంగా శ్రద్ధగా 6 నెలల కాలం ప్రాణాయామాభ్యాసమైన రేచక కుంభక పూరకములచే కైవల్యము లభించగలదు. ఇందులో సందేహం లేదు. పార్థివః పంచమాత్రస్తు చతుర్మాత్రాణి వారుణః ఆగ్నేయస్తు త్రిమాత్రోసౌ వాయవ్యస్తు ద్విమాత్రకః 31 పార్థివః పంచమాత్రస్తు చతుర్మాత్రస్తు వారుణః ఆగ్నేయస్తు త్రిమాత్రో అసౌ వాయవ్యస్తు ద్విమాత్రకః. అట్టి ప్రాణాయామ యోగ అభ్యాస కాలంలో 5 మాత్రల కాలం భూతత్వమును 4 మాత్రల కాలము జలతత్వమును 3 మాత్రల కాలము అగ్నితత్వమును 2 మాత్రల కాలము వాయుతత్వమును ఏకమాత్రస్తథాకాశో హ్యర్ధమాత్రం తు చింతయేత్ సిద్ధిం కృత్వా తు మనసా చింతయేదాత్మనాత్మని 32 ఏకమాత్ర తథా ఆకాశో హి అమాత్రం తు విచింతయేత్ సంధిం కృత్వా తు మనసా చింతయేత్ ఆత్మన ఆత్మని. ఒకమాత్ర ఆకాశతత్వమును అహం పార్థివః వరుణః ఇట్టి రూపంగా భావనాభ్యాసం చేస్తూ క్రమంగా మాత్రరహితంగా సాన్స్ బిట్ ఆఫ్ టైం అమాత్రమును కాలః కాలమగు ఆత్మతో అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. మనస్సును ఉపయోగించి ఆత్మతో ఆత్మ గురించి చింతన చేస్తూ రావాలి. మాత్ర కనురెప్ప మూసి తెరిచే కాలము. 30 పర్వాంగుల ప్రాణౌ యత్ర ప్రాణః ప్రతిష్ఠితః ఏష ప్రాణ ఇతి ఖ్యాతౌ బాహ్య ప్రాణస్య గోచరః. 33 త్రింశత్ సర్వ అంగుళః ప్రాణౌ యత్ర ప్రాణయః ప్రతిష్ఠితః ఏష ప్రాణ ఇతి ఆ ఖ్యాతౌ బాహ్య ప్రాణస్య గోచరః. ప్రాణయోగ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మయందు ప్రాణశక్తి జనిస్తూ చరిస్తున్న విధిని గమనిస్తూ ఉండాలి. నాసికకు 32-15 అంగుళముల దూరంగా ఏ స్థానం వరకు ప్రాణశక్తి బాహ్యంగా సంచారాలు చేస్తోందో అది గమనించబడుగాక. అట్టి సంచరించు శక్తితత్వమునే ప్రాణశక్తి అని పిలుస్తున్నారు. అదియే బహిర్ప్రాణము అను గుర్తుగా కూడా చెప్పుచున్నారు. అసితిశ్చ శతం చైవ సహస్రాణి త్రయోదశ లక్షశ్చకోన నిశ్వాస అహోరాత్ర ప్రమాణత. 34 ఆసితిశ్చ షట్శతం చ ఏవ సహస్రాణి త్రయోదశ 113,680 లక్ష్యస్య ఏకో వినిశ్వాసో అహోరాత్ర ప్రమాణత. 113,680 113,680 శ్వాసలు ఒక రాత్రి పగలు ఒకరోజు న జరుగుచున్నట్లుగా ప్రాణయోగ శాస్త్ర ప్రావీణ్యులు విస్తపరుచుచున్నారు. ప్రాణ ఆద్యో హృదిస్థానే అపానస్తు పునర్గుదే సమానో నాభిదేశేతు ఉదానః కంఠమాశ్రితః. 35 వ్యానః సర్వేషు చాంగేషు సదా వ్యావృత్య తిష్ఠతి అథ వనస్తు పంచానాం ప్రాణాదినామనుక్రమాత్. 36-35 ప్రాణో ఆధ్యో హృది స్థానే అపానస్తు పునః గుదే సమానో నాభిదేశేతు ఉదానః కంఠం ఆశ్రితః. 36 వ్యానః సర్వేషు చాంగేషు వ్యాప్య తిష్ఠతి సర్వదా అథ వర్ణస్తు పంచానాం ప్రాణాదినాం అనుక్రమాత్. పంచ ప్రాణములు ఎక్కడెక్కడ కేంద్రీకృతమై అవ్యాపిస్తూ ఉన్నట్లు ప్రాణమాయ యోగులు గమనిస్తున్నారో ఆ వివరాలు వినండి. హృదయ స్థానంలో ఉండునది ప్రాణము, గుదస్థానంలో చరించేది అపానము, కంఠస్థానమును ఆశ్రయించి ఉండేది ఉదానము, నాభియందు సమానము, దేహములోని సర్వ అంగములలో సర్వదా వ్యాపించి సంచారాలు చేస్తూ ఉన్నది వ్యానప్రాణము. ఇప్పుడిక పంచ ప్రాణముల యొక్క యోగానుభవమగు వణము రంగు యొక్క యోగుల అనుభూతిని చెప్పుకుందాం. రక్తవర్ణం మణిప్రఖ్యః ప్రాణౌ వాయుః ప్రకీర్తితః అపానస్తస్య మధ్యేతు ఇంద్రగోపసంప్రభ 37. 37 రక్తవర్ణో మణిప్రఖ్యః ప్రాణవాయుః ప్రకీర్తితః అపానస్తనమధ్యేతు ఇంద్రగోపసమః ప్రభః. ప్రాణవాయువు రక్తవర్ణంలో ఎర్రగా ప్రకాశించే మణివలె ధగద్ధగాయ మానకాంతులతో హృదయ ప్రదేశమునందు ప్రకాశిస్తోంది. అపానవాయువు దేహము మధ్య భాగంలో స్తనముల మధ్యగా నీలంగా ఇంద్రగోపమణి ప్రభలతో వెలుగుతూ కనిపిస్తోంది. సమానస్తు ద్వయోర్మధ్యే గోక్షిరధవల ప్రభ. ఆపాండర ఉదానశ్చ వ్యానో హ్యచ్చిస్సమ ప్రభ 38. 38 సమానస్తు ద్వయోహ మధ్యే గోక్షీరధవళ ప్రభ. అపాండర ఉదానశ్చ వ్యానో హి అచ్యః సమప్రభ. ఆ ప్రాణ అపానముల మధ్యగా సమాన వాయువు ఆవుపాల వలె తెల్లటి కాంతులతో ప్రకాశిస్తూ అనుభూతమవుతోంది. ఉదానవాయువు నల్లటి కాంతులతో ఊర్ధ్వముఖి అయి విరాజిల్లుతోంది. వ్యానవాయువు అగ్ని యొక్క తేజము వలె అగ్నికిరణ బంగారు రంగుగా అనుభవమవుతోంది. యస్యేదం మండలం భిత్వా మారుతో యాతి మూర్ధని యత్ర తత్ర మ్రియేద్వాపి న సభూయో భిజాయతే న సభూయో భిజాయత ఇక్కిపనిషత్ 39. 39 యస్య ఇదం మండలం భిత్వా మారుతో యాతి మూర్ధని యత్ర యత్ర మ్రియేద్వాపి న సభూయో అభిజాయతే న సభూయో అభిజాయత. ఓం సహ నావవత్వితి శాంత్యః. ఇతి కృష్ణేజుర్వేదీయ అమృతనాదోపనిషత్ సమాప్త. ప్రాణవాయు ప్రాణయోగ అభ్యాసం చేత పైన చెప్పుకున్న వాయు మండలమును ఛేదించుకొని యవని యొక్క ప్రాణవాయు శక్తి చిత్త సమన్వితంగా బ్రహ్మరంధ్రమును ఛేదించి మూర్ధ ఊర్ధ్వ స్థానమైనట్టి సహస్రారమును చేర్చున్నదో అట్టివాడు ఎక్కడ ఎప్పుడు ఈ భౌతిక దేహమును త్యజించినా కూడా అతనికి పునఃజన్మలు లేవు ఉండవు. వర్తమాన క్షణంలోనే దేహాతీతుడు అగుచున్నాడు. ఇతి అమృతనాదోపనిషత్. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః.